జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, రామ సుగ్రీవులు స్నేహ హస్తాలు సాచి వాటిని హస్తముతో పట్టుకొని ఆనందంతో కౌగిలించుకున్నారు ఒకరిని ఒకరు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి వెంటనే కాష్ఠయో స్వేన రూపేణ జనయామాస పావకం, రెండు కట్టెలు తెచ్చి అగ్నిని కల్పించాడు. దాని ద్వారా దీప్యమానం తతో వన్నిం, అలా వచ్చినటువంటి అగ్నిని ప్రజ్వలింపచేశారు. చేసిన తరువాత తౌ చక్రతుశ్చ ప్రదక్షిణం సుగ్రీవో రాఘవశ్చైవ. రామ సుగ్రీవులిద్దరూ కూడా అగ్నికి ప్రదక్షిణం చేసి తతసుప్రీతమనసౌ తావుభౌ హరి రాఘవౌ అన్యోన్యమభివీక్షంతౌ నతృప్తిముపజగ్మతుః. ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలాసేపు ఆనందాన్ని అనుభవించారు, తృప్తి చెందలేదు. త్వం వయస్యోపి మే హృద్యోహేకం దుఃఖం సుఖంచనౌ సుగ్రీవో రాఘవం వాక్యం ఇచ్చువాచ ప్రహృష్టవతూ. చాలా ఆనందంతో సుగ్రీవుడు ఇలా అన్నాడు, నీవు నాకు స్నేహితుడవు, వయస్సుడవు, హృద్యః నా హృదయమునకు హత్తుకున్నటువంటి వాడివి నీవు. మన ఇద్దరికీ ఈరోజు నుంచి దుఃఖం సుఖం ఏకంచ, దుఃఖమైనా సుఖమైనా ఒకటిగానే అనుభవిస్తాం. ఒకరికి వచ్చిన సుఖం మరి ఒకరిది, ఒకరికి వచ్చిన దుఃఖం మరి ఒకరిదిగా అని అలా పలికి తతస్సపర్ణ బహుళాం ఛిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్య ఆస్థీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. ఓ పెద్ద చెట్టు కొమ్మను విరిసి వేశాడు. ఆసనంగా రామచంద్రస్వామి కూర్చున్నాడు. హనుమాన్ ప్లవగర్షవ, హనుమంతుడు చూసి లక్ష్మణాయ సంహృష్టో శాఖాం చందనవృక్షస్య దదౌ పరమపుష్పితాం. ఒక మంచి గంధపు చెట్టు కొమ్మను ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామికి ఆసనంగా వేశాడు. ఇక్కడ కూడా మనం చెప్పుకోవలసిన ఒక విషయం ఉన్నది. ఏమిటంటే తర్వాత కథ మనకు తెలిసిందే కనుక, ఒకసారి మొదటిసారి దెబ్బలు తింటాడు సుగ్రీవుడు. నాకు తేడా తెలియలేదన్నాడు రాముడు. కానీ ఎందుకోసము అంటే సుగ్రీవుడు రామునికి మాత్రమే ఆసనం వేసి లక్ష్మణునికి ఆసనం వేయలేదు కనుక అని చెబుతారు. కానీ ఇక్కడ చూస్తే సుగ్రీవుడు వేశాడు రామచంద్రస్వామికి, హనుమ లక్ష్మణస్వామికి వేశాడు. అయితే ఏమి, హనుమ కూడా సుగ్రీవుని బంటే కదా, ఆయన యొక్క సచివుడే కనుక ఎవరేసినా ఒకటే అవుతుంది. మరి ఎందుకు అక్కడ అలా చెబుతూ ఉంటారు? అలా చెప్పుకునే వాటిని మీ ముందుంచటమే నా పని, నిర్ణయం మీదే. ఎలా ఆలోచించుకుంటే అలా ఆలోచించుకోవచ్చు. తత ప్రహృష్ట సుగ్రీవ శ్లక్షణం మధురయాగిరా ప్రచ్యువాచ తదా రామం హర్ష వ్యాకులలోచన. సుగ్రీవుడు చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు, రాముడు ఆనందపడుతూ ఉన్నాడు. మరి వారి ఆనందం అనుభవము అది మనకి కనిపిస్తూ ఉన్నది. వారి మాటల్లో, వారి చేష్టలలో ఇలా సంతోషంతో అంటూ ఉన్నాడు. శ్లక్షణము మధుర, మాధుర్యమైనటువంటిది, మెత్తనిది మాట. సుగ్రీవుడు పలికేది కటువుగా లేదు, చాలా వినటానికి చెవులకి మధురంగా ఉన్నది. అహం వినికృతో రామ చరామీహ భయార్జితః హృతా భార్యో వనేత్రస్థో దుర్గమే తదుపాశ్రితః. నేను వాలి భయం చేత తిరుగుతూ ఉన్నాను ఇక్కడ. కనుక ఆ నా భయాన్ని పోగొట్టు, నాకు సంతోషాన్ని కల్పింపు చేయవయ్యా, అభయం ఇయ్యి నాకు అని అంటే ఆ రామచంద్రస్వామి అభయాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇలా అంటూ ఉన్నాడు, ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యభాషత కాకుత్సహ సుగ్రీవం ప్రహసన్నివా. రాముడు ఎలా అంటూ ఉన్నాడన్నారు, తేజస్వి తేజస్సు ఆయన రాముని యందు పరాక్రమం ఉన్నది, ధర్మజ్ఞుడు ధర్మవత్సలుడు, ధర్మాన్ని ఇష్టపడేటటువంటి వాడు రాముడు. సుగ్రీవునితో ఏమంటూ ఉన్నాడంటే, ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. నీ భార్యను అపహరించినటువంటి వాలిని నేను వధిస్తాను సుగ్రీవ. అమోఘా సూర్య సంకాశ మమ ఏతే నిషితాశ్చరాహ. చూడు నా బాణాలు ఎలా ఉన్నాయో, అమోఘములైనటువంటి వ్యర్థం కావసలు ఈ బాణములు, సూర్యుని వలె ప్రకాశవంతమై ప్రజ్వరిల్లుతూ ఉన్నవి, మంచి నిషితములు, మంచి పదును కలిగినటువంటివి. వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి, వాలి మీద పడిపోతాయి ఈ బాణాలు పోయి మహావేగంతో. కంకపత్ర ప్రతిచ్ఛన్న మహేంద్ర శని సన్నిభాహ. ఆ రాబందు ఈకలు కట్టినటువంటివి మహావేగంతో పోతూ ఉంటాయి ఈ బాణములు, బాగా సడింపుగా పడతాయి అప్పుడు. ఆ దేవేంద్రుని వజ్రంతో సమానమైనవగా తీక్షణాగ్రా. వాటి చివరలు చూసావా ఎలా పదును సూక్ష్మంగా ఉన్నవో, రుజుపర్వాణః నా నిలువుగా ఉన్నాయి ఆ కణుకులు కూడా, ఎక్కడ వంకర్లు తిరిగిలేవు. సరోషాభుజగా ఇవ కోపం వచ్చిన పాము వలైపోతాయి అవి బాణములు. తమజ్య వాలినం పశ్య క్రూరైరాశీ విషోపమై. ఆశీ విషములు అంటే గాలి సోకితేనే చాలు ప్రాణాలు తీసేసేటటువంటి పాముల వంటివి సుమాన బాణములు. వినిహితం భూమౌ వికీర్ణమివ పర్వతం, పర్వతాన్ని పిండి చేసి పడగొట్టినట్లుగా వాలిని పడగొట్టేస్తాయి చూడు అన్నాడు ఆయన. సతు తద్వచనం శ్రుత్వా రాఘవస్య ఆత్మనో. రామ బాణములు సూర్య సంకాశములు వాలి శరీరమునందు పడిపోతాయని చెబుతూ ఉన్నాడు రామచంద్రస్వామి. ఈ భయంకరమైనటువంటివి కంకపత్రములు, మహేంద్ర శని సన్నిభములు, రుజువుగా ఉన్నటువంటివి, ఇవి పర్వతాన్ని పిండి చేసినట్టు వాళ్ళ శరీరంలో దూరి పిండి పిండి చేసేస్తాయి అని చెబితే సంతోషించాడు సుగ్రీవుడు. ఎందుకనంటే ఇట్లాంటివి విద్య వారి దగ్గర లేదు, అస్త్ర విద్య ఇది చాలా అద్భుతమైనటువంటిది. అప్పటికి మరి అస్త్రములు తెలియవు వారికి, అసలు ఆయుధములే పెద్దగా తెలియదు, ఏదో కొద్దిమంది గదలు పట్టుకున్నట్టుంటారు. వీళ్ళంతా గోర్లతో పీకేవాళ్ళు, చెట్లతే కొట్టేవాళ్ళే తప్ప పెద్ద పెద్ద పర్వతాలు పట్టేసే బండరాళ్ళు వేస్తూ ఉంటారు. ఇవంటే దగ్గరలోకి వెళ్ళి కొట్టాలి. బాణాలు అయితే దూరంగా ఉండి ఎంత దూరంలో ఎంతకంటే దూరంలో ఉండి కొడుతూ ఉంటాయి. కనుక అస్త్ర విద్య, పైగా రాముని బాణములు వ్యర్థం కావు. చూశాడు ఆ బాణములను, మంచి ప్రకాశవంతమైనటువంటి బాణములు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు సుగ్రీవుడు, ఆనందాన్ని కూడా వ్యక్తం చేశాడు. అలా తవ ప్రసాదేన నృసింహరాఘవ ప్రియాంచ రాజ్యంచ సమాప్నుయామహం తథాకురుత్వం నరదేవ వైరిణం యథా నిహంసి అజ్య రిపుం మమాగ్రజం. రాఘవసింహము చెప్పిన మాటలను విని అంటూ ఉన్నాడు రాఘవసింహ, నీ అనుగ్రహం చేత నాకు భార్య లభిస్తుంది, రాజ్యము లభిస్తుంది, నేను పొందుతాను సుమా. వాలిని నీవు సంహరించుతావు, నాకు నమ్మకం కలిగింది రామా అన్నాడు ఆయన. ఇక వీరు స్నేహం చేసుకుని ఈ పలుకులు పలికేటప్పుడు ఎలా ఉన్నదో ఒక శకునం అని చెబుతూ ఉన్నాడు మహర్షి. సీతా కపీంద్ర క్షణదాచరాణం రాజీవహే మజ్వలనోపమాని సుగ్రీవరామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతియే. ఈ సుగ్రీవుడు రాముడు వారు స్నేహం చేసుకుని ఈ మాటలు మాట్లాడే సమయంలో ముగ్గురికి ఎడమ కన్నులు అదిరినవి అంటూ ఉన్నాడు. రాజీవ హేమ జ్వలనోపమాని, పద్మము వంటి, బంగారము వంటి, అగ్ని వంటి నేత్రములు ఎవరివి? సీత కపీంద్ర క్షణదాచరాణం. సీతాదేవిది పద్మము వంటి నేత్రము, కపీంద్రుడు అంటే వాలిది బంగారపు రంగు నేత్రము, క్షణదాచరుడు రావణాసురుడు అతనిది అగ్ని వంటి నేత్రము. ఈ ఎడమ కన్నులు స్ఫురించినవి ఈ శకునములు. స్త్రీకి ఎడమ కన్ను శుభము, పురుషులకు ఎడమ కన్ను కీడు. కనుక రావణునకు వాలికి కీడు కలుగుతుందని, సీతమ్మకు మేలు కలుగుతుంది అని తెలియచేసినయట ఈ శకునములు. ఇది కవి చెబుతూ ఉన్నటువంటి మాట, ఇది వాల్మీకి చెప్పినటువంటిది. పునరేవ అబ్రవీత్ ప్రీతో రాఘవం రఘునందనం. మళ్ళీ పలుకుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ఇలా అంటూ ఉన్నాడు, రామా మేము ఇలా వాలిచేత తన్నబడి ఈ పర్వతం మీద ఉన్నప్పుడు మీ భార్య సీతమ్మే అనుకుంటాను, ఆమె ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంది, వాడు తీసుకుపోతూ ఉన్నాడు ఆ రావణాసురుడు. క్రోశంతి రామరామేతి లక్ష్మణేతి చ విశ్వరం. రామా రామా లక్ష్మణ అంటూ దుఃఖిస్తూ ఉన్నది ఆమె. మమ్మల్ని చూసి ఒక ఉత్తరీయాన్ని తీసుకొని చక్తం శుభాని ఆభరణాన్ని, తన ఆభరణములు, శరీరం మీద ఉన్నటువంటి ఆభరణములు ఆ వస్త్రములో కట్టి కిందకు పడేసిందయ్యా, ఏదో చెబుతూ ఉన్నది కానీ మాకదేమీ అర్థం కాలేదు, వాటిని దాచి ఉంచాను చూడు అని చెప్పి ప్రవివేశ తత శీఘ్రం ఆ గుహ లోపల భద్రంగా దాచి ఉంచినటువంటి వాటిని తీసుకుని వచ్చాడు సుగ్రీవుడు. ఉత్తరీయం గృహీత్వాతు శుభాని ఆభరణాని చ, ఆభరణములు తీసుకుని వచ్చి రామునికి చూపిస్తే అభవద్ బాష్ప సమృద్ధో. దుఃఖం కళ్ళు నిండిపోయింది రామునికి. హా ప్రియా ఆ ప్రియా అంటూ పడిపోయాడు. ఆభరణాలు తన భార్యవే చూసి చాలా బాధపడ్డాడు. చూపించాడు లక్ష్మణునికి, చూడు లక్ష్మణ ఉత్సృష్ట భూషణమిధం. చూడవయ్యా ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణు వాక్యమబ్రవీతు. చూశాడు లక్ష్మణస్వామి కూడా చూసి అంటూ ఉన్నాడు, అన్నా నాహం జానామికేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాతు. ఈ కేయూరములు బాహువులకు పెట్టుకునేటటువంటి బాహుపురులు అంటారు ఆభరణములు, అవి నాకు తెలియదు. చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు ఇవి అనేది జోళ్ళని ఏదో అంటుంటారు కదా, ఇప్పుడు రింగులు చాలా రకాలు వచ్చేసినాయి, అవి నాకు తెలియదు. నూపురములు అందెలు కాళ్ళకు పెట్టుకునే అభిజానామి నాకు తెలుసయ్యా. ఎలా అంటే నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు కూడా ఆ స్నానం చేసి ఆ బిందెతో తీర్థాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఆ పాదములు కడిగి మీ ఇద్దరికి కూడా నమస్కారం చేస్తూ ఉంటాను నేను అప్పుడు చూసినటువంటివి అందెలు, ఇవి మా తల్లి సీతమ్మవే అన్నాడట. అంటే ఇది ఒక ప్రసిద్ధమైన శ్లోకము. లక్ష్మణుని యొక్క వైరాగ్యము, ఆ తల్లి పాదములు మాత్రమే చూశాడు ఆయన, ఆ పైభాగం అసలు ఆయనకు తెలియదు. అంటే మనిషిని చూడడా అంటే మనుషులు కనపడుతూనే ఉంటారు కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా ఆ చూపు అనేది ఒకటి ఉంటుంది, వేరుగానే ఉంటుంది ఒక వ్యక్తిని చూడటంలో. సామాన్యంగా మనకి తెలుస్తూనే ఉంటుంది చాలామంది చూపులు సుందరమైనటువంటి వారు కావచ్చు లేదా విరూపులైనా కావచ్చు, స్త్రీల మీద పడే దృక్కులు వేరుగా ఉంటాయి, అలాగే పురుషుల మీద వేరుగా, ఒకరివి ఒకరు. ఈ చూపులు ఇప్పుడు కావలసినన్ని మనకు పూర్వకాలంలో కూడా నాటకాల్లో వాటిల్లో కనిపిస్తూ ఉండేవి, అభినయమే ఎక్కువ. ఇప్పుడు మరీ చూపిస్తూ ఉంటారు సినిమాల్లో, చాలా దగ్గరగా తీసుకొచ్చి వాటిని చూపిస్తూ ఉంటారు. అలా ఆ చూపులు వేరు, ఈ చూపులు వేరు. మనిషిని చూస్తారు, మనిషిని చూడక కాదు. కనుక నాకు తెలియదు అన్నాడు. ఎంత వైరాగ్య ఖని లక్ష్మణస్వామి అని అంటారు పెద్దలందరూ. తతస్స రాఘవో దీన సుగ్రీవమిదం అబ్రవీతు. ఆ రాముడు అంటూ ఉన్నాడు సుగ్రీవునితో, బ్రూహి సుగ్రీవకం దేశం ఘ్రియంతి లక్షితాత్వయ. ఎవడు వాడు, ఎక్కడుంటాడు చెప్పు నాకు. చెబితే వెంటనే వాడిని భరత మైథిలీం ఏన మాంచరోషయిత భృశం సర్వాన్ నాశయిత్వా. అతన్ని సర్వాన్ని నాశయిష్యామి, నాశనం చేస్తా. వాడు ఎక్కడుంటాడో చెప్పు. ఆత్మనో జీవితాంతాయ మృత్యుద్వారం అపావృతం. అతడి జీవితము అంతం చేస్తాను, వాడికి మృత్యుద్వారము తెరిపించి పంపిస్తాను వాడిని. చెప్పు వాడు ఏ దిక్కున ఉన్నాడు, ఎటు ఉన్నాడో చెప్పు అన్నాడు రాముడు. మహాకోపంతో పలుకుతూ ఉంటే ఏవ ముక్తస్తు సుగ్రీవో రామేణ ఆర్తేన వానరః. చూసి గడగడగలాడిపోయినట్టున్నాడు సుగ్రీవుడు. అంత కోపం చూడలేదు. అంటూ ఉన్నాడు ఆయన, నమస్కారం చేసి రామా శాంతించు అని భాష్పగద్గద నీరు నిండిపోయింది సుగ్రీవునికి కూడా, గొంతు పూడిపోతూ ఉంది. నజానే నిలయం తస్య సర్వధా పాపరాక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులే యస్య వాకులం సత్యంతే ప్రతిజానామి జయశోకమరిందమ కరిష్యామి యథా యత్నం యథా ప్రాప్యసి మైథిలీం రావణం సగణం హత్వా పరితోష్య ఆత్మపౌరుషం. నేను అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు రామా, నిజంగా కూడా నేను ప్రతిజ్ఞ చేసి నీకు చెబుతూ ఉన్నా, నిజంగా తెలియదు నాకు. కానీ వాడిని నేను పట్టుకొని వస్తా ప్రతిజ్ఞ, దీనికి నేను ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నా వాడిని నేను సర్వనాశనం చేసి నేను తీసుకొస్తా కదా, నీకెందుకయ్యా ఇంత నీవు కోపం వద్దు. అలం వైక్లభ్యం, ఆ వైక్లభ్య విక్లభము నీకు వద్దు, ఆ వైకల్యం నీకు అవసరం లేదు. ఆలంబ్య ధైర్యం, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను అని ఆయన అన్నాడు. అయితే మరి ఇక్కడ తెలియదా సుగ్రీవునికి, మరి ఇలా చెబుతూ ఉన్నాడు ఏమిటి అని అంటే, ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నారు వ్యాఖ్యానంలోనే, ఇది మయా రావణ వృత్తాంతో మయా జ్ఞాతయుక్త స్యాతు తదా అతివ్యసని రామో అయం సీతాన్వేషణే ప్రథమం మాం ప్రవర్తయేత్. రాముడికి చెప్పినట్లయితే ఇప్పుడే ముందు పద అంటాడు, ఎక్కడ ఉన్నదో సీత అక్కడికే పద అని చెప్పి బయలుదేరతాడు. కానీ బయలుదేరితే వానరాణం వాలివశం వదత్వేన అస్మద్ అధీనత్వ అభావాత్. వానరులందరూ కూడా వాలి అధీనంలో ఉన్నారు, నా అధీనంలో లేదు, సైన్యం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు వెళ్తే ప్రమాదము, ఇది ఆలోచించటం లేదు రాముడు. దూరదర్శన సుగ్రీవేణ ఏవం మనసుకృతం. దూరదర్శనుడైనటువంటి సుగ్రీవుడు అంటే ఇలాంటి ఆలోచన చేసి ఇలా అంటూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇదేం తప్పు కాదు అలా చెప్పటం అంటే. ఇలాంటివి ఇక ఈ ఆలోచనలు తర్వాత రాజకీయములు వస్తూ ఉంటాయి. రాజకీయము అని అంటే ఎలా రాజులు దూతకృత్యాలు లేదా ఇలాంటి పనులు ఎలా నడుపుతూ ఉంటారో దానిని తెలియచేసేది అన్నమాట. కానీ మనకు రాజకీయం అని అంటే ఇప్పుడు మరొక అర్థంలో మనకు వినపడుతూ ఉంటుంది లోకంలో. మామూలుగా రాజులు చేసేటటువంటి ఆలోచనలకు రాజకీయం అని పేరు. మంత్రాలోచనలు, వారు రకరకాలైనటువంటివి ఆలోచనలు చేస్తూ ఉంటారు, అటువంటిది ఒకటి. ఇప్పుడు సుగ్రీవుడు కూడా ఇలా చెప్పడానికి అది కారణము అంటూ ఉన్నారు. నాకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. నేను తీసుకొని వస్తాను కదా అన్నాడు. అలా నమస్కరించి మరీ చెబుతూ ఉన్నాడు ఆయన. తరువాత భాగాన్ని చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.